పుంసోమతనాగృద్భ్యోద్వేషాభ్యాగృతేభ్యముయంతా శివలోచగ్స్వాహాతుషానో అప్తురాజ్యస్ వేదస్వాహాయన్నో అగ్నిర్పరివస్త్రుణోద్వయం మృషపురగేదుప్రభిందన్ అయకం శత్రోంజయతుషానోయం వాచంజయతు వాచసాతౌ ఉర్విష్ణో విక్రమస్వోరుక్షయాయనః కృధి ఘృతం ఘృతయోనేపి ప్రయజ్ఞపతింతిరా సోమోజిగాదిగాదిభిర్దేవానామేతి నిష్కృతమృతస్య యోనిమాసదమజిత్యాస్వదోస్వజిత్యాస్వద ఆసీదేషవో దేవసవితః స్వమస్తకం రక్షద్ధం మావోదభదేవత్వకం స్వమదేవో దేవానుపాగాజమహం మనుష్యో మనుష్యాన్ సహ ప్రజగాతహరాయ స్పోషేణ నమో దేవేభ్యస్వథా పితుర్భ్య ఇదమహం నిర్వరుణస్య పాశాత్ సువరభివిక్షే వ్రతపదేత్వం వ్రతానాం వ్రతపతిరసిగా మమ తనోత్వయ్యభూయగం సామయయా తవ తనోర్మయ్యభూదేశాత్వయి యథాయథన్నో వ్రతపదే వ్రతాని అత్యన్యానగాన్నాన్యానుపాగామర్వాపరేరవిదం పరోపరేస్తంతాయుషే వైర్ణవం దేవయజ్ఞాయై దేవస్థారవితామధ్వానక్తోరథేత్రాయస్మై నగ్స్పథిదేవైనకంషికం ధేర్దిరమగ్రే నమాలేఖీరంతరిక్షం మధ్యే నమాహికం ధే పృథివ్యాసం భగవనస్పదే శతవలుషో విలోహ సహస్రవలుషా విరయగం హృహే భయం స్వధిస్తేజాన ప్రణినాయ మహతే సౌభగాయాచ్ఛిన్నారాయ సువీర పృథివ్యై త్వాంతరిక్షాయ త్వాదివే త్వాసుంధదాన్లోక పితృషుల నోయవోదియవయాస్తేయమయారాజే పితృనాగిం సదనమతి స్వాదేశోస్తగ్రేకానే తృణాం వనస్పతిరధిత్వాస్థాస్తస్త విత్తాద్దేవస్వాదవితామధ్వానక్తుమిలాభ్యస్తౌరథేభ్యముద్యమగ్రస్తభానాంతరిక్షం ప్రణపృథివీముపరేణ ేస్మసీమధ్యేగా వోయత్ర భూరి శృంగా అయాస అత్రహతదుర్గాయ విష్ణా పరమం పదమవభాతి భూరే విష్ణా కర్మాణి పశ్యతయో వ్రతాని పశే ఇంద్రస్ సఖా తద్విష్ణా పరమం పదకం తదా పశ్యంతి సూరయ దివీవచక్షురాతతం బ్రహ్మవనిం ద్వాక్షత్రవనికం సుప్రజావనికం రాయత్వనిం వల్యోహ విబ్రహ్మదృగం క్షత్రంద్రగం ప్రజాంద్రగం రాయత్వషంద్రగం పరివేరేవిశాంతాం పరిమగం రాయత్వమానం మనుష్యాంతరిక్షస్యత్వాసానామవగూహామి ీరస్పో దేవాన్నైవేర్విష ప్రాగుర్వన్నీర్షిలోపదే ధారయా వసూ నిభవ్యాదేవత్వర్వసురన్వరేవీరవద్ధమగ్నేత్రమృణో స్థవుర్వశ్యాయులసి పురోరవాధృతేనాయత్రంచందాన ప్రజాయస్తత్రైప్రుభ్యాగదంఛందాన ప్రజాయస్తవతన్న సమనతోమోకసావరేపసౌ మాయజ్ఞకం యుగం దృష్టం మాయజ్ఞపదిం జాతవేదతో శివో భవతమద్యన అగ్నామగ్నిశ్చరది ప్రవిష్టర్హీనాం పుత్రో అధిరాజయేషః స్వాహాకృత్య బ్రహ్మణాదేజో విమా దేవానాం విశ్వజా గర్భాగధేయం ఆదరస్య ద్వాదేవ విశ్వాజేనారభేషర్షామానుషానభ్యస్తౌషేభ్యక్రోక్షాభ్యపాం పేరురసి స్వాత్రం చిత్సదేవగం హవ్యమాపో దేవీశ్వరతైనగుం సంతే ప్రాణో వాయునా గచ్చతాగుం సంయత్రే రంగాని సంయజ్ఞపతిరాజిరాధృతేనాత్తౌ పశుంద్రాయేఛాగుం రేవతే యజ్ఞపతిం ప్రియథా విశతో అంతరిక్షసేణ వాదేనాస్మనాయమస్వర్షీయవర్షీయసి యజ్ఞపతిందా పృథివ్యా సంవృత పాదానర్వాదస్ కుల్యామనుస ప్రజలా సహదాయోషేణాపో దేవీ శుద్ధాయువ శుద్ధాయూజం దేవాగుంభూడ్వగం శుద్ధా వయం పరివృత్తా పరివేష్టారో వో భూయాస్మా ప్యాయతాప్యాయతాం చక్షుస్తాప్యాయతాశ్రోత్రందాప్యాయతాదే ప్రాణాంశుజగామయా చక్షుర్యాశ్రోత్రయత్తే క్రూరం యదాస్తిదాప్యాయతాత్తయేతేన శుంధతాన్నాభిస్తాప్యాయతాం వాయుస్తాప్యాయతాగం శుద్ధాశ్చరిత్రాశ్రమభ్య మోషధేభ్యశం పృథివ్యైనమోషధేత్రాయస్వైనగ్యస్పథితేమైనగంహిగం భావోధీతమహగం రక్షోధమంతమో నయామియోత్మాయం చ వయం దుష్మయుదమే నమ సమంతమో నయామేషేత్వా పృథివీ ప్రోన్మాధామచ్చిన్నోరాయ సువీరపుర్వంధరక్షమన్విహివాయోమీ స్వాహోర్ధ్వనభం మారుతం గచ్చతం సంతే మనసా మనస్సం ప్రాణేన ప్రాణోయుష్టం దేవేభ్యో హవ్యం హృతవత్సాహైంద్ర ప్రాణో అంగే అంగే నిదేహ్యైంద్రో బాణో అంగే అంగే రివోభువద్దేవత్వర్భూరిదేఖం సమే జోపాయక్షలక్ష్మాణో భవసేవత్రాయంతమవదేశాయో నృత్వా మారాజితలో పదం తస్వీరస్ పోష్ణోరగ్రస్యాపామోషధీనాగం రోగిష్లేషులంషితపావానప్యపదవసాంబావానప్యపదాంతరిక్ష హరిరసి స్వాహా త్వాంతరిక్షాయ దిశ ప్రదిశ ఆదిశ విదిశ ఉద్దిశ స్వాహా దిభ్యో నమోదిభ్యః సముద్రం గచ్చస్వాహాంతరిక్షం గచ్చస్వాహా దేవగం సవితారం గచ్చస్వాహా హోరాత్రే గచ్చస్వాహా మిత్రావరుణో గచ్చస్వాహా సోమం గచ్చస్వాహా యజ్ఞం గచ్చస్వాహా ఛందాగంసి గచ్చస్వాహా ద్యావా పృథివీ గచ్చస్వాహా నభో దివ్యం గచ్చస్వాహాగ్నిం వైరేష్వానరం గచ్చస్వాహాభ్యస్తౌషధేభ్యో మనో మేహ ్రియక్షనోన్వజం పుత్రం నత్తారమశీయసుగరితమయోత్మాన్వేత్రియం చ వయం దుష్మో ధామ్నో ధామ్నో రాజంభితో వర్ణనామం జగలాభో అగ్నియా వరుణే విషపామయతో వర్ణనామం చ హవిష్మే విమాపో హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాగం ఆవివాసతి హవిష్మాగం అస్తతోర్య అగ్నేర్వోపన్నగృహ్యసదశాదయామి సుమ్నాయ సుమ్నే సుమ్నేమాధక్తేంద్రాగేయేష్టమిత్రవర్ణయోర్భాగేయేష్ట విశ్వేధాన్ దేవానాం భాగేయేష్ట యజ్ఞే జాగృత ేత్వామనేత్వాధివేత్వాసూర్యాయత్వోర్ధమిమద్భరంకృతిరేవేదోత్రాయక్షమరాజన్నేవరోహమాభేర్మాసం విత్మాం సిషం ప్రజాస్తముపావరోహం ప్రజాస్వాముపావరోహం సృణోత్వ్య సమిధాహవం మే శృణ్వన్ పాపోధిషణాస్తదేవీ శృణోదగ్రావాణో విదుషోణ యజ్ఞం శృణోద దేవస్సవితాహవం మే దేవీరాపోమాన్నవాద్యమోర్మిష్యేంద్రియాన్మయింద్రమత్తం దేవేభ్యో దేవత్రాధత్త శుక్రగం శుక్రవేభ్యోషాం భాగస్థ స్వాహాకార్షిరస్ పాపాం వృద్ధగం సమగ్రవోక్షిత్యామున్నయే యమగ్నే వృక్షమత్యమా వో వాజే భృజంజునా సయం దాశస్మతీరుషః సమగ్నే రుద్రో అసురో మహో దివస్తమారుదం వృక్షదీషిషేరుణేర్యాశిషం గయత్వం ఓషా విధన పాదిమత్మనా ఆవో రాజానమద్భరస్కరుగంహోదారగం సత్యైరగం రోదస్యో అగ్న్యం పురాతనయజ్ఞో రజిత్తాభ్యరణ్యరూపమవయేద్రణుధ్వం అగ్నిర్హోదానిషదాయీయానుపస్థే మాతస్సురభావులోకే యువాగవిపురునిష్టమాధత్తాగృష్ణేనాముదమధ్యయుద్ధ సాధ్యేమగద్దేవీజిన్నోర్జయజ్ఞస్తు జిత్వామవిదామగుహ్యా సాయురాగాసురభిర్వసానో భద్రామగద్దేవహోదిన్నో అద్య అక్రందనగ్నిస్తనయన్ నిపద్యో క్షామాలేరుధస్తమన్ సద్యోజ్ఞానోభి విద్యో అక్షదారోదసీ భానునాభాక్యంత దేవసో నిపుర్వలేకహోదర్దోషావస్తోరేరిజ్ఞయాస క్షామే విశ్వా భువనానిస్మైన్ సంభరానిపాపకే తుభ్యంతాంగిరస్తమవిశ్వా సుక్షితయ పృథక్ అగ్నే కామాయయేమిరే అశ్యామతం కామమగ్నే తమోత్యశ్యామరేగుమ్రయవ సువీరం అశ్యామవాచమభివాజయంతో శ్యామద్యుమ్నవచ రాజరంతే శ్రేష్టయ్యమిష్టభారతాగ్నేద్యుమంతమాభరా వసోపురప్రథమం రయం సశ్విధానస్తన్యతోరోచనస్థా అజరేర్నానద్భరియమిష్టపురుతమ ప్రోణి ప్రసోన్నేభ్యరమయాదిభర్వన్ ఆయుష్ట విశ్వతోదయమగ్నర్వరేణ్య పునస్తే ప్రాణాయ విపరాయక్ష్మకం సువామిరే ఆయుర్దాగ్నే హవిషో విషాణృతృతయోనిరేధి ఘతం వే త్వామధృతారుగవ్యం విదేవ పుత్రమభిరక్షతాదిమాం తస్మైతే ప్రతిహర్యతే జాతవేదో విచలిషనే అగ్నే జనామి సుష్ఠుతిం దివస్వయ ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదా తృతీయమప్సుమనాజశ్రమిధానవేనంజరే స్వాధీ సృజపాపగమంజోగ్నే బృహద్విరోచసే సంహృదయభిరాహుత దృశానో నృత్మగుర్వ్యావ్యోర్వర్ణమాయ శ్రియేదుదాన అగ్నిరమృతాభిర్యతే నంద్యోరజనయత్సురేనా ఆయ విజయ నృపచింతే దానక్షుజయోరిగంద్యోరభీజే అగ్నిశ్రద్ధవనభజ్ఞయువానగ్నస్వాధిజనయత్సూదయచ్చేయసామనసాత్వోదహుతశిక్షస్వత్యస్య శిక్షో అగ్నే రాజోనృతమస్య ప్రభూతో భూజావతే సుష్ఠునయశ్చమస్వ అగ్నే సహంతమాభరద్భిన్నస్య ప్రాగహారయం విశ్వాయశ్చరీరభ్యాగావాజేషు సా సహత్ తమగ్నే ప్రతనాసహకం రయగం సహస్వరాభర ప్రగంసి సత్యోద్భుతో దాతావాజస్య గోమత ఉక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ మేధతే స్తోమేర్విధేమాగ్నయే పద్మాహిసూనో అస్య ద్వసద్వా చక్రే అగ్నిర్జనుషాజ్మాన్నం సత్వం నవోర్జస నవోర్జన్ ధారాజేవృకేక్షేక్షంద అగ్నాయోగం శివవసాధువోర్జమిషన ఆరే బాధస్వదుక్షునా అగ్నే పవస్వస్వస్మే వర్త సువీర్యం దశత్పోషకం రయం మయి అగ్నే పావక రోజిషా మంద్రయా దేవ జిహ్వయా ఆ దేవాని వక్షియక్షిత పార్వతీ దివోగ్నే దేవాగం నిహావః ఉపయేకగం హవిశ్చన అగ్నిశ్రుచం వదన వస్తు సర్వే ప్రశ్రుతి కవి శ్రీరోజన ఆహుత ఉదగ్నే శ్రుతిరస్తమ శుక్రాభ్యాజంతగీరతే తమజ్యోతిర్శక్తయ ఓం ఆదతే ద్రవాభ్యోగంభీరమిమద్భరం గభ్యుత్తమేన బలిరేంద్రాయ సోమం సుషుతం మధుమందం వయస్పందం వృష్టివమింద్రాయ త్వాత్రఘ్నయింద్రాయ త్వాత్రసురయింద్రాయ త్వాభిమాదిఘ్నయింద్రాయ త్వాదిత్యవదయింద్రాయ త్వావిశ్వదేవ్యావదేష్ాత్రాధో ఘోర్తామృత పత్నేస్తాదేవేర్దేవత్రయమయ్యజ్ఞం ధత్వోపహూతా సోమస్య పిబతోపహూతో యుష్మాకం సోమః పిబధుయత్తే సోమధిజోదర్యపృథివ్యాయ్యధురాభందరిక్షేతే నాస్మై యజమానాయోరాజాధిశాత్రేవోచోధిరే వీడూ సదీ వీడయే ఛామోర్జం దశా ఛామోర్జం మే ధత్తం మావాగం హిగం శిషమ్మా హికం శ్రేష్టమ్రాజపాగుతరాక్తాస్వాదిషాధావంతం వనిష్ర ఎత్తే సోమాజాభ్యన్నామజాగృతస్మై తే సోమ సోమాయ స్వాహా వాచస్పదేవస్తవాజంగృషా విష్ణు అగుంశుభ్యాంగస్ పోతో దేవో దేవానా పవిత్రమశిలేభా భాగోదిభ్యస్మాస్వాంకృతమేభ్యేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యోనస్వాూర్వందరిక్షమన్విస్వాహ సూర్యాయ దేవేభ్యస్వామరీ ప్రాణాయ వయాగృహేతాస్యందర్యచ్చమధవన్ పాహి సోమవృష్టరాజ సమితో యస్మాంతస్తే తథా విద్యా వా పృథివీ అంతరంతరిక్షం సజోషా దేవేరవరే పరేష్టాంతర్యామే మధవన్ మాదయ స్వస్వాంకృతాసి మధుమదేర్న విషస్కృతిష్ేభ్యేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్వాంతరిక్షమన్ స్వాహాభవసూర్యాయ దేవేభ్యమేభ్యేషదేయోయ ఆవాయో భోషసుజి బాహువన సహస్రం తే నియతో విశ్వవార ఉపోదేమభ్యమయామియస్వదేవతో భవేయమ్ ఉపయామగృహీతోసి వాయవే త్వేంద్రవాయూమే సుమాహ ఉప ప్రయోభిరాగతమిందవో వాముసంతి ఉపయామగృహేతోధీంద్రవాయుభ్యాషదేయోషాభ్యాం అయం వామిత్రరుణాృత స్వమరితృతృతృంహరం ఉపయామగృహేతోధిమిత్రరుణాభ్యాం వైషదేయోయుభ్యాం మధుమత్యస్మినా సూనృతావతి తయాయజ్ఞం విమిక్షతం ఉపయాభ్యాభ్యాయో విముచ్యే సామస్మినా వేహ గచ్చతం అస్య సోమస్య పీతయే ఉపయామగృహేతోశ్రుభ్యాశ్రుభ్యాం అయం వేనశ్చోదయృష్టిగర్భాజ్యోజర్జరాజోజోభిమానే ఇమమవాగం సంగమే సూర్యశిషన్న విప్రామతిభేరిహంతి ఉపయామగృహేతోషన్నాయ ద్వేషదేయోజర్భీరతాం పాహి తమ వ్రతసా పూర్వసా విశ్వక్షేమ్యేష్టతాజంబరిషదగం సువర్మితం ప్రతిదీనం భజనం దోహదే గిరా సంచయం దమనుయాధువర్ధతే ఉపయామగృహేలా శివర్గాయ ప్రజా పాహి ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యామర్భేగాదశస్థాసుమయనైకాదశస్థేవాయజ్ఞమిమంజుషద్భ్రోమయామగృహేతాస్యాగ్రయణాజిష్ప్రయణాజిన్వయజ్ఞమతిమభితవనాపాధిష్వస్వాం పాధిషంత్రంపాధేంద్రియేణైషేయోధిర్విశ్వేభ్యేభ్య త్రిగుంశత్రయస్య గణినో రజంతో దివగం రుద్రా పృథివీం చ సచంతే ఏకాదశాసో అప్సురసుదగం సోమంజుషం తాగం సవనాయ విశ్వే ఉపయామగృహేవాస్యాశ్రయణోజిన్వయజ్ఞం జిన్వయజ్ఞపతిమభిరవనాపాయమిష్టం పాదుభిషంతం పాయేంద్రియనేతదేయోర్విశ్వేభ్యస్వదేవేభ్య ఉపయామగృహేతోంద్రాయ బృహద్వదేవయత్ప్రదముక్తాయి వేయత్త ఇంద్ర బృహద్వయత్తస్మై త్వా విష్ణవే తేజేయోరింద్రాయ త్వోక్తాయి వే మూర్ధానం దివారతిం పృథివ్యాయేష్మాదమృతాయ జాతమగ్నిం కలిగం సంద్రాయమతిఛంజనానామాధన్నా పాత్రం జనయంత దేవాః ేష్ాయ ధ్రువాధ్రువక్షయ్రువానామోచ్యుదానామక్షిప్తమేషేయోరేష్వాదరాయ మధుశ్చ మాధవస్య శుక్రస్య శుచిశ్చనభస్య నభస్య శ్రేషస్థోర్జస్య నభస్య నభస్య తపశ్చతమస్యోపయామృహేతోజిఘం సర్పాస్యగుంహస్పత్యాయ ఇంద్రాగ్నేమాగం సురంగేభ్యన్న భోవరేణ్యం అస్య పాపంధ్రియేభ్యత ఉపయామగృహేతోంద్రాగ్నిభ్యాయోంద్రాగ్నిభ్యాం హోమాదస్తర్షణేశ్వే దేవాగత దాశ్వాగం సోదాజుషస్సుతం ఉపయామగృహేతోభ్యస్వాదేవేభ్యయోర్విశ్వేభ్యస్వాదేవేభ్య మరుత్తం దం విషభం వృధానమగవాయం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవసే నూతనాయోగ్రగం సహోదా నిగతగం హువేమ ఉపయామగృహేతోంద్రాయ మరుత్పదేషదేయోరింద్రాయ మరుత్పదే ఇంద్రమరుత్వమయ్యథాచార్యాతే అవిపసుదస్య తమ ప్రణీతే తమ షోడశం మన్నాది వాసంతి కవయస్సు యజ్ఞా ఉపయామగృహేంద్రాయ మరుత్పదేషదేయోరింద్రాయ మరుత్పదే మరుత్వాగం ఇంద్రవిషభోరణాయోమస్పథం మదాయ ఆదింజస్పజే మధ్వోర్మ్యంతకం రాజా ప్రతివస్తుతానా ఉపయామగృహేంద్రాయ మరుత్పదేషదేయోరింద్రాయ మరుత్పదే మహాగంగింద్రోయోజసా పర్జన్యో వృష్టిమాగం జివ సోమేయర్భక్షస్య వావృధే ఉపయామగృహేతోసి మహేంద్రాయ ద్వేషదేయోర్మహేంద్రాయ మహాగంగింద్రో నిర్వదాచర్షణి ప్రావృతద్వినస్తహోభిః అస్మద్ప్రియగ్వావృధే వీర్యాయోర పృథస్కృతర్భూద్ ఉపయామగృహేతోసి మహేంద్రాయ ద్వేషదేయోర్మహేంద్రాయ కదాచనస్తరేర శిరేంద్రశస్త్రసి దాదృశే ఉపోమేన్మఘవన్భోజయన్న చేదానందేవస్య పృచ్యలే ఉపయామగృహేతోస్యాదిత్యేభ్యస్త్వా కదాజన ప్రయక్షస్భే నిపాజన్మని తువీయాదిత్యసవనందైంద్రియమాదస్థామృతం దివి యజ్ఞో దేవానా ప్రత్యేసున్నమాదిత్యాభవతామృయంత ఆభోర్వాచేతుమర్వృత్యా బృంహాశ్చిద్యా పరిభోమిత్తలాసత్ ఇవస్వాదిషదే సోమపీఠస్థేన మందస్పదేన తృప్యశుభ్యాస్మదేవయంతర్పయితారోయా దివ్యాశ్రీనామీ వామమద్య సమిత వామపుష్పాదివే దివే వామస్మభ్యగుంసాలీ వామస్క్షయస్థేర భూరేరయా ధియా వామభాజశ్యామ ఉపయామృహేతోసి దేవాయ పాదమిత్రే అలభ్యేభ్యస్తమిత పాయుభిష్మగం శివేభిరద్య పరిపాహి నాగయం హిరణ్యజ్వస్సు విదాయణవ్యదేరక్షామాగిర్నాభ్యసగం సగీషత ఉపయామృహేతోసి దేవాయ త్వాసమిత్రే హిరణ్యపాణి భూతయే సమిదానముపక్వయే సచేత్తా దేవతాపదం ఉపయామృహేతోసి దేవాయ త్వాసమిత్రే సుశర్మాదు ప్రతిష్టానా బృహదక్షేణ మేషేయోభ్యేభ్యేభ్యృహస్పతి సుదస్తయిందోపత్రే వందం గ్రహం గ్రహణ్యేవాసోమం పిబస్వా హరిహార్య జనోహర్యోస్థాదావ్యస్తేతాస్తేదేవేక్షుతస్తోమస్తోక్ష హరివంతం గ్రహం గృహ్ణామి హరేస్థహర్యోధానాసోమాంద్రాయ స్వాహా అగ్రాయోగం శివవధాధుమార్జమిషన ఆరే పాదస్వృక్షునా ఉపయామగృహేతోస్యగ్నయే స్వాతేజస్పదయేషయోగిరగ్నయే స్వాతేజస్పదే ఉత్తిష్టన్నోజసా సహ పీత్వా శిప్రే అవేపయః సోమవిందశమో సుతం ఉపయామగృహేతోసేంద్రాయత్తోజస్పదయేషయోగిరింద్రాయత్తోజస్పదే తరణిర్విశ్వదర్శదార్జోనిష్కృత సూర్య శ్రీశ్రమాభాసిలోచనం ఉపయామృహేతోసిగోర్యాయత్వాభ్రాజస్పద ఏషదేయోనిక్షోర్యాయత్వాభ్రాజస్పదే ఆప్యాయస్తమలిందమగోమవిష్మాభిరోధిభిః భవానస్తప్రథస్తమః ఈయుష్టేయే పూర్వతరామవస్యం దిక్షందే ముషతం మర్త్యాదః అస్మాభిరోన ప్రతిచక్ష్యా భూతో తేయం దియే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మదేం ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి భాస్వదేం ద్వాసాదయామి జ్వలంతేం ద్వాసాదయామి మల్మలాభవం దేం ద్వాసాదయామి దీప్యమానాం ద్వాసాదయామి రోచమానాం ద్వాసాదయామ్యజస్రాం ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతేం ద్వాసాదయామి జాగ్రతేం ద్వాసాదయామి ప్రయాసాయ స్వాహాయాసాయ స్వాహా వియాసాయ స్వాహా సంయాసాయ స్వాహాయ స్వాహా వయాసాయ స్వాహా సుజయ స్వాహా శోకాయ స్వాహా తప్యత్రయే స్వాహా తపదే స్వాహా బ్రహ్మహత్యాయే స్వాహా సర్వస్మై స్వాహా చిత్తగం సంతానేన భవయ్యగ్నా రుద్రం బలిం నామ శుభయజ్ఞోర హృదయేనాగ్నిగం హృదయేన రుద్రం నోభితేన సర్వం మనస్నాభ్యాం మహాదేవమంతఃపార్శ్వేనౌషిష్ఠవనగం శింగేన గోష్యాభ్యాం ఆదిష్టవృత్తహంతయుక్తాదే బ్రహ్మణా హరే అర్వాజే నగుంసు దేవనో గ్రావాగృణోదు భగ్నునా ఉపయామృహేతోసేంద్రాయ షోడశినయోధింద్రాయోడశినే ఇంద్రనిర్ధరే మహతో ప్రతిభ్యష్టసమసమృషీణాం చ స్తుతేరుపయజ్ఞం చ మానుషాణాం ఉపయామృహేతోసేంద్రాయ షోడశినయోధింద్రాయోడశినే అసామిశోపయింద్రదేశవిక్షసిష్టవాగహి ఆత్మా ప్రణక్తిజయమృజస్వ్యంద్రరస్మిమృహేతోసేంద్రాయ షోడశిందేజోంద్రాయ షోడశినే సర్వ ప్రతిశీవే భోజస్వస్థాధి స శోనాస్మై సుషదాభవయచ్చాస్మై శర్మధ ప్రధాః ఉపయాంద్రాయ షోడశినేంద్రాయ షోడశినే మహాగమ్యంద్రవజ్రబాహుషోడశీ జన్మయచ్చతు స్వస్తి నామవాహంతు పాత్మానయ్యాస్మాన్వేత్తి ఉపయాంద్రాయ షోడశినేంద్రాయ షోడశినే సజోషాయింద్రసగణో మరుభ్య సోమం వివృత్రూర విద్వాన్ జగిషత్రోగమృతమృతాభయం కృణి విశ్వతో నపయామృహీంద్రాయ షోడశినేంద్రాయ షోడశినే ఉదృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ విశ్వాయసూర్యం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షకం సూర్య ఆత్మా జగదస్తస్సుషశ్చ అగ్నేనయ సుపసారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోభ్యస్మద్యుహరాణమే నో భూయిష్ఠాన్ తేనమ ముక్తిం విధేమ ఇవం గచ్చదుమః పదరూపేణ వో రూపమభ్యై వివయధావయః తుథో వో విశ్వవేదాభిభజతు పరిశిష్ఠే అధినాకే ఏతత్తే అగ్నేనాథైతి సోమచ్చుదందన్ మిత్రస్య పథానయర్తస్య పథా ప్రేతచంద్రదక్షిణా యజ్ఞస్య పథా విదాయందే బ్రాహ్మణమధ్యరాభ్యాసపృథివారేణ్యం పితృమంతం పైతమత్యగం సుధాతు దక్షిణం విశ్వభ్యంతరిక్షస్వదస్తైరస్మద్ధాధేవత్రాగచ్చే ప్రదానమావిషదానవహాయాస్మాన్దేవయానేన పథేత సుకృతాకేశీజలన్న సగ్గస్కృతం భాతారాజస్త విదేదంజుషంతాం ప్రజాపజన్నిషిపజన్న అగ్నిః పుష్పా విష్ణ ప్రజయాదగం రథానాయమానాయద్రవిణం దధాతు సవీంద్రమనసానే విగోభ్యత్తగం సోరిభిర్మఘం సర్గస్వస్త్యా సంబ్రహ్మణా దేవక సంయదత్తిసం దేవానాగం సుమత్యానియానాం సంవర్చసాపయసాసందనాభిరగన్మహిమనసాదగం శివేన పుష్టానోత్ర పరివస్త్రణోత్తనుమాష్టుతనుభోయద్గనిష్టం యద్యత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే హోదారమవృణేమీహ ఋషగయా ఋషగుతాసమిష్టా ప్రజానయజ్ఞముపయాహి విద్వాన్ స్వగావో దేభా సదనమకర్మయా జగ్మదవనేతంజుషాణా యక్షిపాగుంస పవిపాగుంసశ్చ విశ్వేస్మే ధత్తవత వోమసూని యానావహవుషతో దేవదేవాన్ ప్రేరయస్మే అగ్నే తధస్థే వహమానా భరమానా హవేగుం శిపసం ధర్మం దివమాతిష్టతాను యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహైషతే యజ్ఞో యజ్ఞపదే రథసోక్తవాగస్సువీర స్వాహ దేవాగాతుమితో గాతుం విత్వా గాతుమిదమనధస్పత ఇమందో దేవదేవేషు యజ్ఞగ్నిస్వాహ వాజుస్వాహ వాతేధాః భృగుంహిరాజా వరుణశ్చకారసూర్యాజమంధామంగే తవావు అపదేపాదార్ప్రతిహారవేగృతాపభక్తాహృదయాభిధశ్చిత్ శరంతే రాజన్ భిడజ సహస్రముర్వేగం భేరాసుమధిష్టే అస్తో బాధస్మద్వేషో నిర్వజింబరాజే కృతంచితేన ప్రముధ్యస్మద్ అభిక్షితో వరుణస్య పాశోజ్ఞేరనేకమపావివేశ అవాహన్నవాత్రిరక్షణ సూర్యంతమే దమే సమిధై యక్ష్యగ్నే ృతముచ్చరణ్యేత్సముద్రే దే హృదయమప్సంతః సంతోషధీరుతాపో యజ్ఞస్య యజ్ఞపదే హవిర్భిః స సూక్తవాగే నమో వాగే విధేమావృథన చంకుణన చేరుగుణావేవేమృతమిత్రాభోషయస్రందుర్మిత్రస్మై భూయా సూర్యోస్మాన్ వయం దృష్మో దేవీరాపయేషోగర్భస్థం భస్సు ప్రేషం సుభృతమగన్మ దేవేషుణుతేజోమయుధేపోన్వచారిషకుంసేనసమధక్ష్మే పయస్వాగుం అగ్న ఆగమంద్రం మాసగం సృజవచ్చస గత్వా హృదా గీరినామన్యమానో మర్త్యం మర్త్యోజోహవీమి జాతవేదో యశో అస్మాసు ధేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వరం సుగతే జాతవేదవులోకమగ్నే గణవస్యోనం అశ్వినకం సపుత్రిణం వీరవంతం గోమంతకం వయన్నశతే స్వస్తి పుత్రశవసో ధృత్రం కామకాదయ మత్వామింద్రాతిరిచ్యతే ముక్షముక్షే సోమయింద్రం మమాదనీషే నీషే మఘవానకం సుతాదః యదీకం సపాధ పితరన్న పుత్రాః సమానరక్షా అవసేహవంతే అగ్నేరసేన తేజసా జాతవేదో విరోచసే రక్షోహామీ భచాతనః అపో అన్వచారిషపుంరసేన సమసృక్ష్మహి పయస్వాగుం అగ్నాగమంతం మాతగం సృజవత్యసా వసుపతిమస్యగ్నే విభావసు శ్యామసేతు భతావీ స్వామగ్నే వసుపతిం వసూనామభిప్రమందేషు రాజన్ ప్రజావాజం వాజయంతో జయమాభిశ్యామృత్సృతేర్మర్త్యానామగ్నే వాజసాతమం విప్రావర్ధంతి సుష్ఠుతం సనోరాసువీర్యం అయం నో అగ్నివకృణోద్వయం వృధ పురయేదు ప్రభిందన్ అయం శత్రోయోయం వాజం జయదు వాజసాసౌ అగ్నినాగ్నిస్తమిగ్నే అగ్నినా విప్రో విప్రేణ సాక్షాతమిధ్యే పునరగ్నే సుజయత్తమయ్యోతిష సంయత్తాసంతే దేవా విజయముపయంతో భావం వసు సన్యదశతే నమునా భవిష్యేనామయేనామత్తేవా విజిత్యా వరుత్సమానా అన్వాయంతరస్యసాదిసందసోేద్రుద్రస్వ్రత్తయ్యశ్వశీయశతకం హిరణ్యమభవత్తస్మా జతకం హిరణ్యమదక్షిణ్యమసృజగం హిగాదిపురాశ్రమ్ గృహరుదం స్వాగ్రబ్రవేద్ భాగ్యధాన్యథమిదమిది పునరాధేయంతే కేవలమిత్యబ్రువన్నద్ధవత్ఖలు సయత్యబ్రవేద్యమద్దేవత్యమగ్నిమాదధాతి సంపూషాధత్తేన బూషాధ్నా తస్మా ష్ణా పసవముచ్యంతే తందష్టాధత్తేనష్టాధ్నాష్టా పసవముచ్యంతే తమ్ మనురాధత్తేన మనురాధ్నాస్మానవ్య ప్రజా ఉచ్యంతే తమ్ ధాతేన ధాతర్ధ్వాత్సరో మే ధాతరం ప్రజా పశవో న ప్రజాయంతే జయేవం పునరాధేయస్య ధ్యం వేదర్ధాత్యేవయో ఏవం బంధుతాం వేద బంధుమాన్ భవతి భాగధేయం వాహిరాహిరమాన ప్రజాయమానస్ోపద్రావోద్వాసీత భాగధేయమర్థయ్యసో శాంతిరేవాస్ేషా పునర్వస్వో రాధీతద్వై పునరాధేయస్య నక్షత్రయ్య పునర్వసో స్వాయామేవేనం దేవతాయామాసాయ బ్రహ్మవర్తసే భవతి దర్భేరాదధాప్యయాదయామత్వాయ దర్భేరాదధాప్యర్థయేవై నమోషధేభ్యో మరుధ్యాసత్తే పంచకపాల పురోపాసో భవతి పంచమాదశవరుషుభ్యదేవే నమ మరుధ్యాసత్తే